శ్రీరామచంద్ర పూజా విధానము కిష్కిం కాం నాలుగు సర్గా మమ పూజావిధానస్య నాణ్యో ఓస్తి రఘునందన తథాపి వక్ష్యా సంక్షేపాద్యథావగను పూర్వసహ స్వగృహెక్త ప్రకారణ ద్విజతం ప్రాప్యమానవః సకాశాత్ సద్గురోర్మంత్రం లల్దా భక్తి సంయుత తేన సందర్శిత విధిర్మామే వారాధయత్ సుధియః హృదయే వానలే వాచ్యేత్ ప్రతిమానౌ విభావసౌ శాలగ్రామ శిలాయాం వా పూజయేమ్మా మతంద్రితః ప్రాతస్నానం ప్రకుర్విత ప్రథమం దేహశుద్ధయే వేదమంత్రోదితైర్మంతై మృల్లేపన విధానతః సంధ్యాది కర్మయే నిత్యం తత్కుర్వాద్విధినా బుధః సంకల్పమాదౌ కుర్విత సిద్ధ్యర్థం కర్మణాం నుధియః స్వగురుం పూజయేద్భక్త్యా మద్బుద్ధ్యా పూజకోపమ శిలాయాం స్వపనం కుర్యాత్ ప్రతి ప్రతిమాను ప్రమార్జనం ప్రసిద్ధైర్గంధపుష్పాద్యైర్మత్పూజా సిద్ధిదాయక అమాయకోను వృత్యా మాం పూజయేన్యత వ్రతః ప్రతిమాదిష్వలంకార ప్రియో మే కులనందన అగ్నోయజతః విష భాస్కరే స్థండిలే యజేత్ భక్తే నోపహృతం ప్రీత్యే శ్రద్ధయా మమ వార్యపి కిం పునర్భక్ష్య భోజ్యాది గంధ పుష్పాక్షతాదికం పూజాద్రవ్యాణి సంపాద్యేవం సమారభేత్ చైలాజిన కుశే సమ్యగాసనం పరికల్పయేత్ తత్రోపవిశ్య దేవస్య సమ్ముఖే శుద్ధమానసః తతోన్యాసం ప్రకుర్విత మాతృకా బహిరాంతరం కేశవాది తత్కుర్యతత్వన్యాసం తతః పరం యన్మూర్తి పంజరన్యాసం మంత్రన్యాసం తతో న్యసేత్ ప్రతిమాదావపి తథా కుర్యా నిత్యమతంద్రిత కలశం స్వపురో వామేక్షిపేత్ పుప్పాది దక్షిణే అర్ఘ్యపాద్య ప్రదానార్థం మధుపర్కార్థమేవ చ తథేవ చమనార్థం తు న్యసేత్ పాత్ర చతుష్టయం హృత్పద్మే భాను వియలే మత్కలాం జీవసంగినాం ధ్యాయే స్వదేహ మఖిలంతయా వ్యాప్తమరిందం తామేవా వాహయే నిత్యం ప్రతి మాదిషు మత్కలాం పాదార్ధ్యా చమని యాద్యే స్నాన వస్త్ర విభూషా నయేహ యావచ్చ క్యోపచారేర్వాత్వర ఏన్మామమాయ భవేసతి కర్పూర కుంకుమ గురుచందనేహ అర్చే మంత్రపన్నిత్యం సుగంధి కుసుమై శుభయః దశావరణ పూజాం వైహ్యాగముక్తాం ప్రకారయేత్ నీరాజనే ధూపదీపై నైవేద్యస్బర్బహు విస్తారేహ శ్రద్ధయోపహారే నిత్యం శ్రద్ధాభంగహమీశ్వరః హేమం కుర్యాత్ప్రయత్నేన విధినా మంత్రకోవిదః అగస్త్యేనోక్త మార్గేణ కుండే నాగమ విత్తమః జుహ్యాన్మూల మంత్రేణ పుంసూక్తే నాథవాబుధః అథవోపాస సాగ్నోవచరుణ హరిషా తథా తప్త జాంబునదా ప్రఖ్యం దివ్యాభరణ భూషితం ధ్యాయే దండ్లమధ్యస్థం హేమకాలే సదా బుధః పార్శ్వదేభ్యో బలిందత్వా హేమశేషం సమాపయేత్ తతోజపం ప్రకుర్విత ధ్యాయన్మాం యత వాక్స్మరన్ ముఖవాసంచ తాంబూలం దత్యాప్రీతి సమన్వితః మదర్థ నృత్య గీతాది స్తుతిపాఠాది కారేత్ ప్రణమేద్దండవద్భూమో హృదయమాం నిధాయ చ శిరస్యధాయ మద్దత్తు ప్రసాదం భావనమయం పాణిభ్యాం మత్పదే మూర్ణి గృహీత్వా భక్తి సంయుతః రక్షమాం ఘోర సంసారాదిత్యక్త్వా ప్రణమేత్ సుధీః ఉద్వాపయేద్యథా పూర్వం ప్రత్యగ్ జ్యోతిషి సంస్మరణ్ ఏవముక్త ప్రకారేణ పూజయే విధివద్యది ఇహాముత్ర చ సంసిద్ధు ప్రాప్నోతి మదనుగ్రహాత్ మద్భక్తో యదిమామేవం పూజాంచేవ దినే దినే కరోతి మమ సారూప్యం ప్రాప్నోత్యేవన సంశయః ఇదం రహస్యం పరమంచ పావనం మయేవ సాక్షాత్ కథితం సనాతనం పఠత్యజస్రం యదివా శృణోతి యస్స సర్వ పూజాఫలభాన్న సంశయః ఏవం పరాత్మా శ్రీరామః క్రియా యోగమనుక్త మం పృష్టః ప్రాహ స్వభక్తాయ శేషాంశాయ మహాత్మనే సుగ్రీవునికి హనుమంతుడు రామకార్యమును గూర్చి జ్ఞాపకము చేసెను. సప్తద్వీపములలోని వానరులను రప్పించి వారిని దశ దిశలకు సీతాన్వేషణకై పంపెను. జాంబవంత హనుమా అంగదాదులను దక్షిణ దిక్కుకు పంపెను. రామ అను అక్షరములు రమును రాముడు ఆంజనేయునికిచ్చి సీతకు చెప్పెను. చెక్కబడియున్న ఉంగ తన గుర్తుగా ఇమ్మని. 87 ఈ హనుమదాదులు సీతను వెదుకుచూ ఒక గొప్ప గుహలోనికి ప్రవేశించిరి. అచట ఒక దివ్య భవనమును అందు నారుచీరలు ధరించి యోగ నిష్ఠయందున్న ఒకరైనుచూచిరి. ఆమె హనుమంతుని ద్వారా వారి వృత్తాంతమును తెలుసుకునెను. ఆమె ఒక గంధర్వుని కుమార్తె. ఆమె పేరు స్వయం ప్రభ. ఆమె విశ్వకర్మ కూతురగు హేమకు చేలికతై. హేమ తన నాట్యముచే మహేశ్వరుని మెప్పించి ఈ నగరమును పొందినది. హేమ బ్రహ్మలోకమునకు పోయినది. పోతూ పోతూ నీవిచ్చటనే ఉండి తపస్సు చేసుకొనుచుండుము. త్రేతాయుగమురాగా భూభారమును తీర్చుటకే దశరథ ఉత్రుడుగా రాముడను పేర ఈ అరణ్యమున తిరుగును ఆయన వద్దకు నీవు పోయి ఆయనను సంస్తుతించి తరించుము అని చెప్పెను. కావున రామదర్శనమునకే పోవలేనని హనుమతో చెప్పెను. ఆమె వానరులను ఆగుహ నుండి తనయోగ మాయచే బయట పడవేసినది. స్వయంప్రభ శ్రీరాముని వద్దకు పోయి ప్రదక్షిణము చేసి నమస్కరించి ఇట్లు స్తుతించెను.